1.36 సర్వగత సం భా సర్వగత సర్వం గచ్చతీతి తథా అనేన జీవేనాత్మనా నుప్రవిశ్య ఇతి శ్రుతేః ఓం సర్వగతాయై నమః. ఆం వి సర్వప్రపంచమును జీవరూపములో ప్రవేశించియుండునదిగావున దేవికి సర్వగతాయను నామ మన్వర్థము. అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య ఈ జీవాత్మ రూపముతో సర్వప్రపంచమును ప్రవేశించి నేను నామరూప వ్యాకరణము చేయుచున్నాను అను శృతివచనానుసారము పరమేశ్వరి సర్వగత ఎనుట శృతి సంగతము.